హిదేవోకో హేదేవోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాద్దేవోకో హిదేవోకో మనుష్యలోకాదేవోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాద్దేవోకో దేవోకో మనుష్యలోకాన్న మనుష్యలోకాద్దేవోకో దేవోకో మనుష్యలోకాన్న దేవోక మనుష్యలోకాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాదస్మాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాద్ మనుష్యలోకాదితి మనుష్యాలోకాస్మాదస్మాన్నాస్మాల్లోకాల్లోకాదస్మాన్నాస్మాల్లోకాద్ అర్పాల్లోకాల్లోకాదస్మాదస్మాల్లోకాేదవ్యం ఇవేతీతి వేవేత్యాహురాహరి వేవేత్యాహోరాహరిత్యాహక్కరిత్యాహక్క ఆహక్కరాహరాహకోహిరాహరాహకోహిత్తద్భిక్కోహిత్తద్భిదద్వేదవేదత్వేదద్వేదేదవేదత్తద్వేదయ్యమస్మిన్నమస్మినయ నివేదవేదయ్యమస్మిన్ యజ్జముష్మిన్ నమస్మినయ్యమస్మిన్ లోకే లోకే ముష్మినయ యజ్జముష్మిన్ లోకే నమస్మిన్ లోకే లోకే ముష్మిన్ నమస్మిన్ లోకేస్తి లోకే ముష్మిన్ నమస్మిన్ లోకేస్తి లోకేస్తి లోకే లోకేస్తి భావాస్తి లోకే లోకేస్తి అస్తి భావాస్తి భానవాచ్యుత్తి భాన భానవేతి భానవేతి వేదీతి భావేతి దిక్షు దిక్షుది భావేతి దిక్షు ఇది దిక్షు దిక్షుదీతి దిక్షుదీకాశాన్ దీకాశాన్ దిక్షుదీతి దిక్షుదీకాశాన్ దిక్షుదీకాశాన దీకాశాన్ దిక్షు దిక్షుదీకాశాన్ కరోతి కరోత్యదీకాశాన్ దిక్షు దిక్షుదీకాశాన్ కరోతి అది కాశాన్ కరోతి కరోత్యది కాశానది కాశాన్ కరోత్యభయోర్భయో కరోత్యది కాశానది కాశాన్ కరోత్యభయో కరోత్యభయో కరోతి కరోత్యభయోర్లోకయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్ల

ృతమేవృతమృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమే

దేవతముపదేవతముపదేవతముపైత్యేత్యుపదేవతాన్దేవతముపైతి ఉపైత్యేత్యుపైతియోయేత్యుపైతియ ఏతియోయ ఏత్యో దీక్షలే దీక్షలేయ ఏత్యో దీక్షలే ధనవం మే దేవతాశిషమాశిషమేవాశిషమేవ ఆశిషమేవైవాశిషమాశిషమేవైతామేతామేవాశిషమాశిషమేవైతామేతామేతామాశాస్తేషాస్తహితామేతామాశాస్తే సాధానం వాయోర్వాయోస్తు సాధానం వాయోర్వాతపానం నేవిరోషధీనా ప్రఘాత ఔషధీనా నేవిరోషధీనా ప్రఘాత ఓషధీనా ప్రఘాత ప్రఘాత ఓషధీనామోషధీనా ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ఓషధీనామోషధీనాం ప్రఘాత ఆదిత్యానాం ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాజేన ధాన ప్రాజేన ధాన ఆదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాజేన ధాన ప్రఘాత ఇదు ప్రఘాత ఆదిత్యానాం ప్రాజేన ధాన ప్రాజేన ధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాజేన ధాన విశ్వేషాం విశ్వేషాం ప్రాజేన ధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాజేన ధాన విశ్వేషాం ప్రాజేన కామ విశ్వేషాం విశ్వేషాం ప్రాజేన కామ ప్రాజేన కామ విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం ప్రాజేన కాల ప్రాజేన కామ విశ్వేషాం దేవానాం ప్రాజేన కామ ఇది ప్రాజేన కామ విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదరోదేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదు దేవానామోదరోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం నక్షత్రాణామోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం ఓదర్నక్షత్రాణాం నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదేకాశా అదేకాశా నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదేకాశా నక్షత్రాణామదేకాశా నక్షత్రాణాం నక్షత్రాణామదేకాశాస్తత్ అదేకాశాత్తత్తదేకాశాత్తద్వైభైతదేకాశాత్తద్వైభైతత్తత్వాఏతదేతద్వైతత్తత్వాఏతదేతద్వైవాఏతత్సర్వదేవత్యకం సర్వదేవత్యమేతద్వైవాఏతత్సర్వదేవత్యం సర్వదేవత్యం యజ్ఞత్సర్వదేవత్యకం సర్వదేవత్యం యద్వాసోవాసో యజ్ఞత్వాసో యజ్ఞత్వాసో యజ్ వాసో యజ్ఞత్వాసో వాసో యజ్ఞత్వాసో యజ్ఞత్వాసో యజ్ వాసో యజ్ఞత్వాసో వాసో యజ్ఞత్వాసో సావాసో యజ్ఞత్వాసో దీక్షేది దీక్షేది వాసో యజ్ఞత్వాసో దీక్షేది ప్రాణ ఇది బహిర్ప్రాణ ఐమనుష్యో మనుష్యో వై వై మనుష్యత్యస్య నస్య మనుష్యో వై వై మనుష్యత్యస్య మనుష్యత్యస్య నస్య మనుష్యో మనుష్యత్యస్యాశనమశనందస్య మనుష్యో మనుష్యత్యస్యాశనం ప్రాణః ప్రాణోశనందస్య సస్యాశనం ప్రాణః అశనం ప్రాణః ప్రాణోశనమశనం ప్రాణోస్ ఆశిరాశిరాశిరోదీక్షదేవీక్షదాశిరోభవతిభవత్యాశిరోదీక్షదేవీక్షదాశిరోభవతి ఆశిరోభవతిభవత్యాశిరాశిరోభవతియావాయావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవత్యాశిరాశిరోభవతియావాన్ భవ

నవనీతేభ్యభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ అనులోమంజుషా

పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైది

ఆత్మా ఆత్మా పద్యాదశ దశ పద్యా ఆత్మా పద్యా ఆత్మాత్మవద్యా పద్యా ఆత్మైక విగుంశలేక విగుంశ ఆత్మవద్యా పద్యా ఆత్మైక విగుంశ ఆత్మైక విగుంశ ఏక విగుంశ ఆత్మాత్మైక విగుంశో యావాన్ యావానేక విగుంశ ఆత్మాత్మైక విగుంశో యావాన్ ఏక విగుంశో యావాన్ యావానేక విగుంశ ఏక విగుంశో యావానేవైవ యావానేక విగుంశ ఏక విగుంశో యావానేవాక విగుంశ విగుంశ యావానేవైవ యావాన్ యావానేవ పురుష పురుష ఏవయావాన్ యావానేవ పురుష ఏ పురుష పురుష ఏవ పురుషస్తందం పురుష ఏవ పురుషస్తం పురుషస్తందం పురుష పురుషస్తమ పరివర్గమ పరివర్గం తమ్ పురుష పురుషస్తమ పరివర్గం తమ పరివర్గమ పరివర్గం తమ్ తమ పరివర్గం భవయతి భవయచ్చ పరివర్గం తమ్ తమ పరివర్గం భవయతి అపరివర్గం భవయతి భవయచ్చ పరివర్గమ పరివర్గం భవయతి పంచదశ్చిన్నగరి పరివర్గమ పరివర్గం భవయతి చిత్తది అపరివర్గమిత్యపరి వర్గం అవైదిశక్తిష్టిష్టాపనాదు మనాహేదిత్యాహమనోమన ఆహమనోమన ఆహామనో వై వై మన ఆహామనో వై మనో వై వై మనోమనా వై చిత్తదిశ్చిత్తదిర్వై మనోమనా వై చిత్తది వై చిత్తదిశ్చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా మనసా చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా చిత్తదిర్మనసా మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవైవ మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవ చిత్తదిరితి చిత్రపతి మనసైవైవ మనసా మనసైవైన మేనమేవ మనసా మనసైవైనం ఏవైనమేనమేవైనం పవయతి పవయత్యేనమేవైనం పవయతి ఏనం పవయతి పవయత్యేనమేనం పవయతి వాక్పదిర్వాక్పదః పవయత్యేనమేనం పవయతి వాక్పదిః పవయతి వాక్పదిర్వాక్పదః పవయతి పవయతి వాక్పదిస్త్వా వాక్పదిః పవయతి పవయతి వాక్పదిస్త్వా వాక్పదిస్త్వాక్పదిర్వాక్పదిస్థాపనాదుమనాదుత్వా వాక్పదిర్వాక్పదిస్థాపనాదో వాక్పదిర్వాక్పదిః ప్రాప్నాదుమనాదుత్వాత్వాపనాత్తిదేశమనాదుత్వాత్వాపనాత్తిది ఏనం భవయతి భవయత్యేనమేనం భవయతి దేవో దేవప్పవయత్యేనమేనం భవయతి దేవ భవయతి దేవో దేవప్పవయతి భవయతి దేవస్త్వా దేవప్పవయతి భవయతి దేవస్త్వా దేవో దేవత్వాదేవో దేవత్వాదివిదాసువిదాత్వాదేవో దేవత్వాదివిదాత్వాదివిదాసువిదాత్వాదివిదాపనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనాదుమనా పునాద్ది పునాద్ది పునాది పునాద్ధ్యాహేపునాద్ధ్యాహ ఇత్యాహేది ఏనం భవైతి పునే దత్తత్ పునే దక్షకే కౌశకే దత్తత్ పునే పునే దక్షకే దక్షకే కౌశకే దత్తక్షకే దత్తక్షకే దీక్షిత్తాయేతి దీక్షితాయ

స్వాహేది విశ్వాహేత్యాహేది ఆహవాగ్వాగ్వై సరస్వతి పూషా పృథివీ సరస్వతి పూషా పూషా భాచా పూషా భాచీ వైవ భాచా పూషా భూయా భాచీ వా ప్రయంతే ప్రయంతే ప్రపయంగ ఆప ఆపోయింగ్ ప్రపయంగ ఆప ఇంకా ఆప ఆపోయింగ్ ఇంకా ఆపోదేవేర్ ప్రహదేర్విశ్వసంభవా విశ్వసంభవా ప్రహదేర్విశ్వసంభవ ఇది విశ్వసంభవా ఇది విశ్వసంభవా విశ్వసంభవ ఇత్యాహ హేది విశ్వసంభవా విశ్వసంభవ ఇత్యాహ విశ్వసంభవ ఇది విశ్వసంభవ ఇత్యాహ హేది ఇత్యాహ యా ఆహేది ఇత్యాహ యా ఆహ యా ఆహ యా వై వై యా ఆహ యా వై దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా దివ్యా లోకమాగచ్చేయోగచ్చేయునాకమాగచ్చేయో ఆగచ్చేయోగచ్చేయరాగచ్చేయరాపహాపోగచ్చేయోగచ్చేయరాపహాపో గచ్చేయోగచ్చేయరాపో దేవీర్దేవీరాపో గచ్చేయోగచ్చేయరాపో దేవీ ఆపో దేవీర్దేవీరాపహాపో దేవీర్బృహదీర్బృహదీర్దేవీరాపహాపో దేవీర్బృహదీ దేవేర్ప్రహదేర్ప్రహదేర్దేవేర్దేవేర్ప్రహదేర్విశ్వశంభవా విశ్వశంభవా ప్రహదేర్దేవేర్దేవేర్ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్వశంభవా ప్రహదేర్విశ్ అస్మా ఏవ అస్మా ఏవైవాస్మా అస్మా ఏవైనా ఏనా ఏవాస్మా అస్మా ఏవైనా ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్

యజ్ఞస్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత్యాజ్ఞత ఉద్యక్తేద్వాదశ్రాదశోద్యక్తేద్వాదశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశోద్యక్తేద్వాదశవాత్సబంధాని ఉద్యత్యాదుర్హితి ద్వాదశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశ్రాదశవాత్సబంధాన్యుత్సబంధాని వాత్సబంధాన్యుత్సబంధాన్ని వాత్సబంధాన్ని వాత్సబంధాన్ని ఐచ్ఛన్నేచ్ఛన్నేచ్ఛన్నిత్యాహురాహరిత్యేచ్ఛన్నేచ్ఛన్నిత్యాహు ద్వాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాదశ్రాద ఈక్షయంతి వీక్షయంతి తాభై సాభై వై తాథా వా ఏషైషా వై తాథా వా ఏషా వా ఏషైషా వై వా ఏషర్గృగేషా వై వా ఏషర్గ ఏషర్గృగేషై సర్గనిష్టృగనిష్టృగేషై సర్గనిష్టృగ అగనిష్టగనిష్టృగనిష్టగనిష్టగనిష్టగనిష్టగ్వాగ్ అనష్టగ్వాగనిష్టగనిష్టగ్వాగనిష్టగనిష్టగ్వాగనిష్టగనిష్టగ్వాగనిష్టగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్వాగనిష్టగ్ దీక్షయతి ప్రచాదేక్షేత్యదేక్షేత్యదచ్చాదేక్షేది వాచా వాచాదేక్షేత్యదచ్చాదేక్షేది వాచా దేక్షేది వాచా వాచా దేక్షేదిక్షేది వాచైవ వాచాదేక్షేదిక్షేది వాచైవ వాచైవ వాచా వాచైవైనమేనమే వాచా వాచైవైనం విశ్వేదేవస్య దేవస్య విశ్వేదేవస్య నేతుర్నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్నేతుర్దేవస్య విశ్వేదేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్దేవస్య నేతుర్దేవస ఏతేన సావిత్రేతావిత్రేతేన ముక్త ఏతేన ముక్తో మత్త ఏతేనైతేన ముక్తో వృణీత వృణీత ముక్త ఏతేనైతేన ముక్తో వృణీత నమత్వా వృణీత వృణీత మత్వా మత్వా వృణీత సఖ్యకం సఖ్యం వృణీత మత్వా మత్వా వృణీత సఖ్యం వృణీత సఖ్యకం సఖ్యం వృణీత వృణీత సఖ్యమిది సఖ్యం వృణీత వృణీత సఖ్యమిది సఖ్యమిది సఖ్యకం సఖ్యమిత్యాహారేదు సఖ్యకం సఖ్యమిత్యాహ విశ్వేదేవత్యా ఏదేన విశ్వే విశ్వ ఏదేనైతేన విశ్వే రాయో రాయో విశ్వ ఏదేనైతేన విశ్వే రాయ విశ్వే రాయో రాయో విశ్వే విశ్వే రాయ యుద్ధతి రాయో విశ్వే విశ్వే రాయ యుద్ధతి యదష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్ష

జగదీతా జగదీతా సా జగతీ జగదీతా వై వై సా జగతీ జగదీతా వై సా వై వై సాషా వై సాషా వై వా ఏషర్గ్రజేషా వై వా ఏషర్గ ఏషర్గ్రజేషేషర్వాణి సర్వాణి సందాగుంసి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సందాగుంసి సందాగుంసి ఛందాగుంసి సందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి సందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంస ఏతయ్యైతయ్యాదీక్షైతయ్యైతయ్యాదీక్షయతి ఏనమేనమేవైనందాభిందాభిందాభి ఏనం ఛందాభిందాభిరేణమేనందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభ

పదం వదంతస్మాద్యద్యద్రాజోవాచోయస్మాద్రాజోవాచోయ్రాజోయ్రాజోనాగమనాం వాజోయ్రాజోనాం మనుష్యా ఉపోగ మనుష్యా మనుష్యా ఉపజీవంతి లేవంతి మనుష్యా మనుష్యా ఉపజీవంతి ఉపజీవంతి లేవంతి పోపజీవంతి పూర్ణయా పూర్ణయా లేవంతి పోపజీవంతి పూర్ణయాీవంతి పూర్ణయా పూర్ణయా లేవంతి లేవంతి పూర్ణయా జ్యోతి జ్యోతి పూర్ణయా జీవంతి లేవంతి పూర్ణయా జ్యోతి పూర్ణయా జ్యోతి జ్యోతి పూర్ణయా పూర్ణయా జ్యోతి పూర్ణ పూర్ణో జ్యోతి పూర్ణయా పూర్ణయా జ్యోతి పూర్ణ జ్యోతి పూర్ణ పూర్ణ జ్యోతి జ్యోతి పూర్ణయమే పూర్ణ జ్యోతి జ్యోతి పూర్ణయవ పూర్ణయమే పూర్ణ పూర్ణ ఇవ పూర్ణ పూర్ణయవే మహి ప్రజాపతి ప్రజాపతిర్హీవే మహి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్హే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతిర్హే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యాప్తి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్తి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యాప్తి ప్రజాపతే ప్రజాపతే రాప్తి న్యోనయాన్యోనయాప్తి ప్రజాపతే ప్రజాపతే రాప్తి న్యోనయా ప్రజాపతే ప్రజాపతే ఆ్యోనయాన్యోనయాద్యాన్యోనయాజోదిజోదిన్యోనయాద్యాన్యోనయాజోదిన్యోనయాజోదిన్యోనాద్యోదిన్యోనయాన్యోనయాజోదిన్యోనాద్యోనయేదినే ఓనయా జోదిన్యోనాన్యోనాద్యోదిజోదిన్యోనాద్యోనాద్యోదిజోదిన్యోనాద్య సృష్ట్యా ఇది దృష్టి రక్షామే వై వారక్షామే రక్షామే వై దేవేభ్యో దేవేభ్యో వారక్షామే రక్షామే వై దేవేభ్య రక్షామే ఇత్యర్గోసామే వై దేవేభ్యో దేవేభ్యో వై వై దేవేభ్యో యజ్ఞాయ యజ్ఞాయ దేవేభ్యో వై వై దేవేభ్యో యజ్ఞాయ దేవేభ్యో యజ్ఞాయ యజ్ఞాయ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాయాదిష్టమానే అదిష్టమానే యజ్ఞాయ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాయాదిష్టమానే యజ్ఞాయాదిష్టమానే అదిష్టమానే యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానే కృష్ణ కృష్ణాదిష్టమానే యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానే కృష్ణ అదిష్టమానే కృష్ణ కృష్ణాదిష్టమానే అదిష్టమానే కృష్ణ రూపణో రూపం కృష్ణాదిష్టమానే అదిష్టమానే కృష్ణ రూపం అదిష్టమానే ఇత్యదిష్టమానే కృష్ణరూపకో రూపం కృష్ణ కృష్ణరూపం కృత్వా కృత్వారూపం కృష్ణ కృష్ణరూపం కృత్వా రూపం కృత్వా కృత్వారూపకో రూపం కృత్వా వక్రమ్యా వక్రమ్య కృత్వారూపకో రూపం కృత్వా వక్రమ్యా కృత్వా వక్రమ్యా వక్రమ్య కృత్వా కృత్వా వక్రమ్యాదిష్టదామదిష్టదామ వక్రమ్య కృత్వా కృత్వా వక్రమ్యాదిష్టదా అవక్రమ్యా నిష్టదామ నిష్టదామ వక్రమ్యా వక్రమ్యా నిష్టదాంతే నిష్టదామ వక్రమ్యా వక్రమ్యా నిష్టదాంతే అవక్రమేక్రమ్యా అనిష్టదాంతే నిష్టదామ నిష్టదాంతే మన్యంతామన్యంతదే నిష్టదామ నిష్టదాంతే మన్యంత ఏ మన్యంతామన్యంతదే మన్యంతయం యమ మన్యంతదే మన్యంతయం

అన్నో వర్ణో వర్ణోన్నో వర్ణో యద్వర్ణోన్నో వర్ణో యత్ వర్ణోయద్వర్ణో వర్ణో యక్రగో శక్రయ్యద్వర్ణో వర్ణో యక్రం యక్రగో శక్రం యద్క్రం కృష్ణాజనస్య కృష్ణాజనస్య శక్రం యద్క్రం కృష్ణాజనస్య శక్రం కృష్ణాజనస్య కృష్ణాజనస్య శక్రగో శక్రం కృష్ణాజనస్యైష కృష్ణాజనస్య శక్రగో శక్రం కృష్ణాజనస్యైష కృష్ణాజనస్యైష రాత్రియా ఏద కృష్ణాజనస్యైష రాత్రియా కృష్ణాజనస్యేద కృష్ణాజనస్య ఏద రాత్రియా ఏద కృష్ణాజనస్యేద రాత్రియా కృష్ణాజనస్యేద కృష్ణాజనస్య ఏద రాత్రియా ఏద కృష్ణం కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ్ఞ కృష్ణం యజ

తరంగిరసోంగిరసస్తరంగిరస్వర్గోసవర్గమంగిరసస్తరంగిరస్వర్గం అంగరసస్వర్గోసవర్గమంగరసోంగరసస్వర్గం లోకం లోకకోసవర్గమంగరసోంగరసస్వర్గం లోకం స్వర్గం లోకం లోకకోసవర్గకోసవర్గం లోకయంతో లోకకోసవర్గకోసవర్గం లోకయంత స్వర్గమిది సువహాగ్రం లోకయంతోయంతో లోకం లోకయంత ఊర్జమోర్జయంతో లోకం లోకయంత ఊర్జం ఎంతర్జమోర్జయంతోయంతోజం విభ్యోర్జయంతోయంతోజం వి ఊర్జం విభ్యోర్జమోర్జం వ్యభజంత భజంత వ్యోర్జమోర్జం వ్యభజంత వ్యభజంత భజంత వివ్యభజంత తదస్తో భజంత వివ్యభజంత తద అభజంత తదస్తో భజంత భజంత తదోయ్యత్తదస్తోయత్తదస్తోయత్తదస్తోయత్తదస్తోయత్తదిష్యత అభవన్నభవన్ శరాస్తేర్గోర్గభవన్ శరాశరాభవన్నోర్ అభవన్నోర్గోర్గభవన్నభవన్నోర్గ్వైవా ఓర్గభవన్నభవన్నోర్గ్వై ఓర్గ్వైవా ఓర్గోర్గ్వై శరాశరావా ఓర్గోర్గ్వై శరాహ శరాశరావై శరాయజ్ఞ్చరావై శరాయుత్ శరాయజ్ఞ్చరా శరాయచ్ఛరమయీ శరాయచ్ఛరమయీ శరాయచ్ఛరమయీ శరాయచ్ఛరమయీ మేఖలా శరమయీ శరాభవతి మేఖలా శరమయీ శరమయీ మేఖలా భవతి శరమయీ శరాభయీ మేఖలా భవతి మేఖలా మేఖలా భవత్యోర్జమోర్జం భవతి మేఖలా మేఖలా భవత్యోర్జం భవత్యోర్జమోర్జం భవతి భవత్యోర్జమేవైవోర్జం భవతి భవత్యోర్జమేవ ఓర్జమేవైవోర్జమోర్జమేవా వైవోర్జమోర్జమేవ ఏవా వై వై వా వృందే వృందే వై వై వా వృందే అవృందే వృందే వా వృందే మధ్యతో మధ్యతో వృందే వా వృందే మధ్యత వృందే మధ్యతో వృందే వృందే మధ్యత సకోసం మధ్యతో వృందే వృందే మధ్యత సకోసం మధ్యతో మధ్యత సన్నస్యతి నశ్యతి సన్నస్యతో మధ్యత సన్నస్యతి సన్నస్యతి నశ్యతి సకోసం నశ్యతి మధ్యత మధ్యత మధ్యత నశ్యత మధ్యత ఏవైవ మధ్యత నశ్యత మధ్యత ఏవ మధ్యత ఏవైవ మధ్యత మధ్యత ఏవాస్మా ఏవ మధ్యత మధ్యత ఏవాస్మై ఏవాస్మా ఏవైవాస్మా ఊర్జమోర్జమస్మా ఏవైవాస్మా ఊర్జం అస్మా ఊర్జమోర్జమస్మా ఊర్జం దాతి ఊర్జం దాతి ధాత్యోర్జమోర్జం దాతి ఊర్జం దాతి ధాత్యోర్జమోర్జం దాతి తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ త మధ్యలో సన్నహ్యత సన్నహ్యత మధ్యలో మధ్యలో సన్నహ్యత మధ్యలో సన్నహ్యత మధ్యలో సన్నహ్యత మేధ్యం సన్నస్థిరమేధ్యమేధ్యగో సన్నస్థితి సన్నస్థిరమేధ్యం చిరమేధ్యగో సన్నస్థిర సన్నస్థిరమేధ్యం సన్నశ్యతీతం దశ్యతి మేధ్యం చిమేధ్యం మేధ్యం చైవైవ చమేధ్యం మేధ్యం చైవ చైవైవ చైవాస్యాైవైవాస్యామేధ్యమేధ్యమస్యైవైవాస్యామేధ్యం అస్యామేధ్యమేధ్యమస్యాధ్యామేధ్యం చామేధ్యమస్యామేధ్యం చేధ్యం చామేధ్యమేధ్యం ద్రవ్యావర్తయతి చామేధ్యమేధ్యం ద్రవ్యావర్తయతి ద్రవ్యావర్తయతి్యావర్తయతీంద్ర ఇంద్రోవ్యావర్తయతి ద్రవ్యావర్తయతీంద్ర వ్యావర్తయతీంద్ర ఇంద్రోవ్యావర్తయతి్యావర్తయతీంద్రో వృత్రాయ వృత్రాయేంద్రోవ్యావర్తయతి్యావర్తయతీంద్రో వృత్రాయ వ్యావర్తయతీతి మీ ఆవర్తయతి ఇంద్రో వృత్రాయ వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్రవజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్ర వజ్రం ప్రవజ్రం వజ్రం ప్రాహరద హరత్రవజ్రం వజ్రం ప్రాహరద ప్రాహరద హరత్ప్రాహరత్సోహరత్ప్రాహరత్స అహరత్సోహరద హరత్సత్రేధాత్రేధాసోహరద హరత్సత్రేధా త్రేధాత్రేధాసుత్రేధావిత్రేధాసుత్రేధావిత్రేధావిత్రేధాత్రేధావ్యభవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవ తృతీయంతృతీయకుమరసారథస్తృతీయోపోయోపస్తృతీయకుమరసారథస్తృతీయోగ అంతఃశరాశీర్యంతాశీర్యంతాంతఃశరాశీర్యంతతేతేహీర్యంతాంతఃశరాంతఃశరాశీర్యంతతే అంతఃశరాయుత్యంతః శరాశీర్యంతతేతేశీర్యంతాశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతాశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్తేశీర్యంతతే శరాశరాస్త అభవంతత్తదవన్నవంతరాగో శరానాగోశరానాగోశరత్వగోశరత్వగోశరానాగోశరత్వం శరానాగోశరత్వగోశరత్వగోశరానాగోశరానాగోశరత్వం వజ్రవజ్రశరత్వగోశరానాగోశరానాగోశరత్వం వజ్ర శరత్వం వజ్రవజ్రశరత్వగోశరత్వం వజ్రవై వై వజ్రశరత్వగోశరత్వం వజ్రవై శరత్వమిది శరాత్వం వజ్రవై వై వజ్రవజ్రవై శరాశరావై వజ్రవజ్రవై శరాః శరాశరావై వై శరాక్షుక్షరావై వై శరాక్షుత్ క్షరాక్షుక్షరాక్షుఖలుక్షుక్షరాక్షుఖలుక్షుఖలుక్షుఖలు వై వై ఖలుక్షుఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై మనుష్యస్య మనుష్యస్య వై ఖలు ఖలు వై మనుష్యస్య వై మనుష్యస్య మనుష్యస్య వై వై మనుష్యస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో మనుష్యస్య వై వై మనుష్యస్య భ్రాతృవ్య మనుష్యస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో మనుష్యస్య మనుష్యస్య భ్రాతృవ్యో యద్యద్భ్రాతృవ్యో మనుష్యస్య మనుష్యస్య భ్రాతృవ్యో యద్ భ్రాతృవ్యో యద్యద్భ్రాతృవ్యో భ్రాతృవ్యో యచ్చరమయే శరమయే యద్భ్రాతృవ్యో భ్రాతృవ్యో యచ్చరమయే యచ్చరమయే శరమయే యద్యచ్చరమయే మేఖలా మేఖలా శరమయే యద్యచ్చరమయే మేఖలా శరమయే మేఖలా మేఖలా శరమయే శరమయే మేఖలా భవతి భవతి మేఖలా శరమయే శరమయే మేఖలా భవతి శరమయేతి శరామయీ మేఖలా భవతి భవతి మేఖలా మేఖలా భవతి వజ్రేణ వజ్రేణ భవతి మేఖలా మేఖలా భవతి వజ్రేణ భవతి వజ్రేణ వజ్రేణ భవతి భవతి వజ్రేణైవైవ వజ్రేణ భవతి భవతి వజ్రేణైవ వజ్రేణైవైవ వజ్రేణ వజ్రేణైవ సాక్షాత్ సాక్షాదేవ వజ్రేణ వజ్రేణైవ సాక్షాత్ సాక్షాత్సాక్షాదేవ సాక్షాక్షుధంక్షుదగో సాక్షాదేవ సాక్షాక్షుదం సాక్షాక్షుధంక్షుదగో సాక్షాత్ సాక్షాక్షుదం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుదగో సాక్షాత్ సాక్షాక్షుధం భ్రాతృవ్యం సాక్షాది సాక్షాక్షుదం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుదం క్షుదం భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం క్షుదం క్షుదం భ్రాతృవ్యం మధ్యత భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత పాపమధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత మధ్యత పాపమధ్యత మధ్యతోపహతే హతేపమధ్యత మధ్యతోపహతే అపహతే హతే పాపహతే త్రివత్వృద్ధతే పాపహతే త్రివత్ అహే త్రివత్వృద్ధతే హతే త్రివత్వతి భవతి త్రివత్వతే హతే త్రివత్వతి త్రివత్వతి భవతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివృతం త్రివృతమేవ త్రివృతం త్రివృతమేవ ప్రాణ ప్రాణో వై త్రివృతం త్రివృతం ప్రాణ త్రివృతం త్రివృతం ప్రాణ ప్రాణో వై ప్రాణ త్రివృతం త్రివృతం ప్రాణ త్రివృతం త్రివృతం ప్రాణ త్రివృతం ప్రాణ త్రివృతం త్రివృతం ప్రాణ త్రివృతమేవ ప్రాణమేవైవ త్రివృతం త్రివృతమేవ ప్రాణం ప్రాణమేవ త్రివృతమేవ ప్రాణం త్రివృతమితి త్రివృతం ఏవ ప్రాణం ప్రాణమేవైవ ప్రాణం మధ్యతో మధ్యత ప్రాణమేవైవ ప్రాణం మధ్యత ప్రాణం మధ్యతో మధ్యత ప్రాణం ప్రాణం మధ్యతో యజమానే యజమానే మధ్యత ప్రాణం ప్రాణం మధ్యతో యజమానే ప్రాణమితి ప్రాణం మధ్యతో యజమానే దధాతి పృథ్వీ పృథ్వీ దధాతి యజమానే దధాతి పృథ్వీ పృథ్వీ దధాతి యజమానే దధాతి పృథ్వీ పృథ్వీ దధాతి రజ్జోనాం భవతి పృథ్వీ పృథ్వీ భవతి రజ్జోనాం రజ్జోనాగోరజ్జోనాం భవతి రజ్జోనాం వ్యావృత్తే వ్యావృత్తే రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్తే మేఖలయా మేఖలయా వ్యావృత్తే రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్తే మేఖలయా యజమానం యజమానం మేఖలయా వ్యావృత్తే వ్యావృత్తే మేఖలయా యజమానం యజమానిజమానం మేఖలయా మేఖలయా యజమానం దీక్షయతి దీక్షయతి యజమానం మేఖలయా యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి యజమ యజ్ఞోదక్షిణాభి దక్షిణామభ్యభిదక్షిణాన్ దక్షిణామభ్యధ్యాయద్యాయదభిదక్షిణాన్ దక్షిణామభ్యధ్యాయత్ అభ్యధ్యాయత్తాంతామధ్యాయద్యాయద్యాయత్తాగోసగోసంతామధ్యాయద్యాయత్తాగోసగోసంతామధ్యాయద్యాయత్తాగోసగోసంతామధ్యాయద్యాయత్తాగోసమభవదభవత్సంతాగోసమభవదభవత్సగోసమభవత్తత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్తదభవత్సగోసమభవత్తత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తదభవత్సగోసమభవత్తద ఇంద్రోచాయత చాయదింద్ర ఇంద్రోచాయత్సోచాయదింద్ర ఇంద్రోచాయత్స అజాయత్సోజాయత్సోమన్యతమన్యతసోజాయత్సోమన్యత సోమన్యతమన్యతసోమన్యతయోమన్యతసోమన్యతయమన్యతయోమన్యతమన్యతయో వై వైయోమన్యతమన్యతయో వై యో వై వై యో యో వా ఇత ఇతో వై యో యో వా ఇత ఆ ఇత ఇతో వైవ ఇతో నిష్యతే నిష్యత ఇతో వైవ ఇతో నిష్యతే భవిష్యతి ప్రాప్తామిషదమిషత్ప్రాప్తస్ంద్రైంద్రస్తంద్రైంద్రస్తంద్రైంద్రస్తంద్రైంద్రవ ఇంద్ర ఏవైవేంద్ర ఇంద్ర ఏవాజాయతాజాయతైవేంద్ర ఇంద్ర ఏవాజాయత ఏవాజాయతాజాయతైవైవాజాయతసోజాయతైవైవాజాయతసోజాయతసోజాయతసోమన్యతమన్యతసోమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమన్యతయోమన్యతమ వై మన్మద్వై వై మదిత ఇతో మద్వై వై మదిత మదిత ఇతో మన్మదితో పరోపర ఇతో మన్మదితోపర ఇతో పరోపర ఇత ఇతో పరో జనిష్యతే జనిష్యతే పర ఇత ఇతో పరో జనిష్యతే అపరో జనిష్యతే జనిష్యతే పరోపరో జనిష్యతే సము జనిష్యతే పరోపరో జనిష్యతే స జనిష్యతే సము జనిష్యతే జనిష్యతే స ఇదమితకం స జనిష్యతే జనిష్యతే సైదం ఇదమిదం భవిష్యతి భవిష్యతి ఇదం భవిష్యతి భవిష్యతి ఇదమిదం భవిష్యతి భవిష్యతి భవిష్యతి భవిష్యతి భవిష్యతి భవిష్యతి అనుమృశ్యానుమృశ్యోనిమనుమృశ్యోనిమృశ్యోని అనమృశ్యో నిజోనిమనుమృశ్యానుమృశ్యో నిమా యోనిమనుమృశ్యానుమృశ్యో నిమా అనమృశ్యేత్యనుమృశ్యో నిమాయో నిజో నిమాక్షరదక్షరదాయో నిజో నిమాక్షరద్ ఆక్షరదక్షరదాక్షరత్సాదాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సాక్షరత్సా శ్రోతవశావత్ శ్రోతవశేతి శ్రోతవశాయి శ్రోతవశాయే తదభవద్భవత్ శ్రోతవశాయి శ్రోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోతవశాయోత ఇంద్రస్యోనిరిధిమామా

వీక్షితదండం ప్రయచ్చది ప్రయచ్చది వీక్షితదండం యద్యద్దీక్షితదండం ప్రయచ్చది వీక్షితదండం ప్రయచ్చది ప్రయచ్చది వీక్షితదండం వీక్షితదండం ప్రయచ్చది వాచం వాచం ప్రయచ్చది వీక్షితదండం వీక్షితదండం ప్రయచ్చది వాచం వీక్షితదండమిది దీక్షితదండం ప్రయచ్చది వాచం వాచం ప్రయచ్చది ప్రయచ్చది వాచమేవైవ వాచం ప్రయచ్చది ప్రయచ్చది వాచమేవ ప్రయచ్చదీది ప్రయచ్చది వాచమేవైవ వాచం వాచమేవా వైవ వాచం వాచమేవా వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధ ఔదుంబర ఔదుంబర రుంధే వావరుంధ ఔదుంబర రుంధ ఔదుంబర ఔదుంబరో రుంధే రుంధ ఔదుంబరో భవతి భవత్యౌదుంబరో రుంధే రుంధ ఔదుంబరో భవతి ఔదుంబరో భవతి భవత్యౌదుంబర ఔదుంబరో భవత్యోర్గోద్భవత్యౌదుంబర ఔదుంబరో భవత్యోర్ భవత్యోర్గోద్భవతి భవత్యోర్ద్వై వా ఓర్ఘవతి భవత్యోర్ద్వై ఓర్ద్వై వా ఓర్గోర్ద్వా ఉదంబర ఉదంబరో వా ఓర్గోర్ద్వా ఉదంబర ఉదంబర ఉదంబరో వై వా ఉదంబర ఊర్జమోర్జముదంబరో వై వా ఉదంబర ఊర్జం ఉదంబర ఊర్జమోర్జముదంబర ఉదంబర ఊర్జమేవైవోర్జముదంబర ఉదంబర ఊర్జమేవ ఊర్జమేవైవోర్జమోర్జమేవా వైవోర్జమోర్జమేవా ఏవా వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధే ముఖేన ముఖేన రుంధే వావరుంధే ముఖేన రుంధే ముఖేన ముఖేన రుంధే రుంధే ముఖేన సంవిత సంవిత ముఖేన రుంధే రుంధే ముఖేన సంవిత ముఖేన సంవిత సంవిత ముఖేన ముఖేన సంవిత భవతి భవతి సంవిత ముఖేన ముఖేన సంవిత భవతి సంవిత భవతి భవతి సంవిత సంవిత భవతి ముఖత ముఖత భవతి సంవిత సంవిత భవతి ముఖత సంవిత ఇది సంవిత భవతి ముఖత ముఖత భవతి భవతి ముఖత ఏవైవ ముఖత భవతి భవతి ముఖత ఏవ ముఖత ఏవైవ ముఖత ముఖత ఏవాస్మాస్మా ఏవ ముఖత ముఖత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా ఊర్జమోర్జమస్మా ఏవైవాస్మా ఊర్జం అస్మా ఊర్జమోర్జమస్మాస్మా ఊర్జం దధాతి దధాత్యోర్జమస్మాస్మా ఊర్జం దధాతి ఊర్జం దధాతి దధాత్యోర్జమోర్జం దధాతి తస్మాత్తస్మాత్ దధాత్యోర్జమోర్జం దధాతి తస్మాత్ తస్మాన్ముఖతస్తస్మాన్ముఖతస్తస్మాన్ముఖత ఊర్జోర్జాముఖతస్తస్మాత్తస్మాన్ముఖత ఊర్జముఖత ఊర్జా భుంజతే భుంజత ఊర్జాముఖత ముఖత ఊర్జా భుంజతే ఊర్జా భుంజతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే క్రీతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే భుంజతే క్రీతే క్రీతే భుంజతే భుంజతే క్రీతే సోమే సోమే క్రీతే భుంజతే భుంజతే క్రీతే సోమే క్రీతే సోమే సోమే క్రీతే క్రీతే సోమే మైత్రావరుణాయ మైత్రావరుణాయ సోమే క్రీతే క్రీతే సోమే మైత్రావరుణాయ స్వామే మైత్రావరుణాయ మైత్రావరుణాయ స్వామే స్వామే మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ స్వామే స్వామే మైత్రావరుణాయ దండం మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం రప్ప దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం ర మైత్రావరుణాయేత మైత్రావరుణాయ దండం రప్రదండం దండం ప్రయచ్చదిప్రదండం దండం ప్రయచ్చది ప్రయచ్చదిప్రయచ్చది మైత్రావరుణో మయీత్రావరుణో యచ్చది ప్రయచ్చది మైత్రావరుణ యచ్చది మైత్రావరుణో మయీత్రావరుణో యచ్చది యచ్చది మైత్రావరుణో హి మయీత్రావరుణో యచ్చది యచ్చది మైత్రావరుణో హి మైత్రావరుణో హి మయీత్రావరుణో మయీత్రావరుణో హి పురస్తాత్ పురస్తాభ్యమయీత్రావరుణో మయీత్రావరుణో హి పురస్తాత్ మైత్రావరుణ ఇది మైత్రావరుణ హి పురస్తాత్ పురస్తాధ్యే పురస్తాదృత్తిభ్య ఋత్తిభ్య పురస్తాధ్యే పురస్తాదృత్తిభ్య పురస్తాదృత్తిభ్య ఋత్తిభ్య పురస్తాత్ పురస్తాదృత్తిభ్యోవాచం వాచమృత్తిభ్య పురస్తాత్ పురస్తాదృత్తిభ్యోవాచం అర్పిభ్యోవాచం వాచ మృత్యుభ్య అర్పిభ్యోవాచం విభజతి విభజతి వాచ మృత్యుభ్య అర్పిభ్యోవాచం విభజతి వాచం విభజతి విభజతి వాచం వాచం విభజతి తాం తాం విభజతి వాచం వాచం విభజతి తాం విభజతి తాం తాం విభజతి విభజతి తామృత్యుజ అర్తాం విభజతి విభజతి తామృత్యుజ విభజతి ప్రతిష్టాపయంతి స్వాహ స్వాహ యజ్ఞం మనసా మనసేతి మనసా మనసేత్యాహ ఇత్యాహేది మనసా మనసా హేది పురుషః పురుషో హి మనసా మనసా హి పురుషః పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం యజ్ఞం పురుషః పురుషో యజ్ఞం యజ్ఞం పురుషః పురుషో యజ్ఞం యజ్ఞం పురుషః పురుషో యజ్ఞం విచ్ఛిన్యాచ్ఛిన్యాద్విచ్ఛిన్యాదితి దేశూ దిదేశిచ్ఛిన్యాద్విచ్ఛిన్యాదితి దేశూ ఉదితేష్ణక్షత్రేషు నక్షత్రేషు ఉదితేషు నక్షత్రేషు నక్షత్రేషు ఉదితేషు నక్షత్రేషు వ్రతం వ్రతం నక్షత్రేషు ఉదితేషు నక్షత్రేషు వ్రతం వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం ఉదితేష్ణక్షత్రేషు నక్షత్రేషు వ్రతం వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం కృణత కృణత వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం కృణత కృణత వ్రతం వ్రతం కృణతేతి ఇష్టం వ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్ట అవరుంధే రుంధే వరుంధే బ్రహ్మవాదనో బ్రహ్మవాదనో రుంధే వరుంధే బ్రహ్మవాదన రుంధే బ్రహ్మవాదనో బ్రహ్మవాదనో రుంధే రుంధే బ్రహ్మవాదనో వరుంది వరుంది బ్రహ్మవాదనో రుంధే రుంధే బ్రహ్మవాదనో వరుంది